చలిగాలి కొట్టిందమ్మ అందిట్లో ఎందిట్లో చలిగాలి కొట్టిందమ్మ ఎందిట్లో ఎందిట్లో ఎందిట్లో ఏమంటావో అందిట్లో ఏమవుతావో సందిట్లో వచ్చేదాకా నేనెట్లా చెప్పేదమ్మో ఏముద్దు ఏమోనన్న కొద్దో గొప్ప పారేయాలమ్మో చలిగాలి కొట్టిందమ్మ అందిట్లో ఎందిట్లో చలిగాలి కొట్టిందమ్మ ఎందిట్లో ఎందిట్లో ఎందిట్లో ఏమవుతాదో అందిట్లో ఏమవుతాదో సందిట్లో వచ్చేదాకా నేనెట్లా చెప్పేదమ్మో ఏముద్దు ఏమోనున్న కొద్దు గొప్ప పారేయాలమ్మో చలిగాలి కొట్టిందమ్మ అందిట్లో ఎందిట్లో చలిగాలి కొట్టి